அடுகுதாமா சலினே காத்த பெறகமணி సముద్రాలనే దాటే తుఫానల్లే రావే సరదాలనే మీటే స్వరం లాగా రావే సమాయత్తమైన కే సమీపంగా రావే సమావేశమో కాలంలోనే సమస్తాని తేవే సమకాలంలోనే సమస్తాని తేవే సూలందా గౌరికి దాదా.